గ్రామ రహస్య ఉపనిషత్ 3-5 అధ్యాయము శ్లోక తాత్పర్య పుష్పం. 3 అధ్యాయము గ్రామయంత్రము పూజాపీఠము. సనకాద్య మునియో హనుమంతం పప్రచ్యుః ఆంజనేయ మహాబల పూర్వోక్త మంత్రాణాం పూజాపీఠమను బృహైతి. హనుమాన్ హోవాచ. 3.1 పూజాపీఠము గురించి హనుమంతుని పరిప్రశ్నించుట. సనకాద్య మునియో హనుమంతం పప్రచ్యుః. సనకుని ప్రముఖముగా చేసుకుని మునులు హనుమంతుని వినయముగా ప్రశ్నించిరి. ఆంజనేయ మహాబల పూర్వోక్త మంత్రాణం పూజాపీఠం అనుబృహీతి. ఆంజనేయ మహాబల, పూర్వము చెప్పిన మంత్రములకు పూజాపీఠము మాకు వివరించుము. హనుమాన్ హౌవచ. హనుమంతుడు ఈ విధంగా చెప్పెను. ఆదౌ షట్కోణం, తన్మధ్యే రామబీజం సశ్రీకం, తదధోభాగే ద్వితీయాంతం సాధ్యం, బీజోధ్వభాగే షష్ట్యంతం సాధకం, పార్శ్వే దృష్టిబీజే తత్పరితో జీవప్రాణశక్తివస్య బీజాని తత్సర్వం సన్ముఖోన్ముఖాభ్యాం ప్రణవాభ్యాం వేష్టనం అగ్నిసహస్రవాయవ్యపురపరుష్ఠేషు షట్కోణేషు దీర్ఘభాంజి హృదయాదిమంత్రాః క్రమేణ రాం రీం రూం రాయం రౌం రహ ఇతి దీర్ఘభాజి తద్యుక్త హృదయాద్యస్త్రాంతం షట్కోణపార్శ్వే రమామాయ బీజే కోణాగ్రే వారాహం హుమితి తద్బీజాంతరాలే కామబీజం పరితో వాగ్భవం తతో వృత్తత్రయం సాష్టపత్రం తేషు దలేషు స్వరానష్టవర్గాన్ ప్రతిదలం మాలామనువర్ణ షట్కం అంతే పంచాక్షరం. 3.2 యంత్రములోని షట్కోణము. ఆదో షట్కోణం తన్మధ్యే రామబీజం సశ్రీకం. ముందుగా షట్కోణం హేక్సాగోన్ లిఖించి దాని మధ్యలో రామ్ మయ్యు శ్రీన్ బీజాక్షరములు వ్రాసి తత్ అథోభాగే ద్వితీయాంతం సాధ్యం, దాని క్రింద భాగంలో ద్వితీయ విభక్తి అంత్యముతో రామం అసాధ్యమును వ్రాసి బీజ ఊర్ధ్వభాగే షష్ట్యంతం సాధకం, బీజముల పైభాగములో షష్ఠీ విభక్తి అంత్యముతో రామస్య సాధకమును వ్రాసి పార్శ్వే దృష్టిబీజే ప్రక్కలందు దృష్టి బీజములను వ్రాసి తత్పరితో జీవ ప్రాణశక్తి వస్య బీజాని వాటి చుట్టూ జీవ ప్రాణ శక్తి వస్య బీజములు వ్రాసి తత్సర్వం సమ్ముఖ ఉన్ముఖాభ్యాం ప్రణవాభ్యాం వేష్టనం, వాటన్నీ ముందు వెనుక ముఖభాగములలో 2 ప్రణవములతో చుట్టూ చుట్టి అగ్ని ఈశానః వాయువః పురః పృష్ఠేషు షట్కోణేషు దీర్ఘభాంజీ హృదయాది మంత్రాః. షట్కోణమునందు ఆగ్నేయ ఈశాన్య వాయువ్య తూర్పు పడమర భాగములందు దీర్ఘ స్వర హృదయాది అగ్నిబీజరకార మంత్రములతో క్రమేణ రామ్ రీం రూం రాయం రౌం రహ ఇతి క్రమముగా రామ్ రీం రూం రాయం రౌం రహ అని వ్రాసి దీర్ఘభాంజీ తత్యుక్త హృదయాది అస్త్రాంతం షట్కోణ పార్శ్వే రమా మాయా బీజే దీర్ఘస్వరములతో యుక్తముగా హృదయాయ నుంచి అస్త్రాయ ఫట్ వరకు నాస్యము కొరకు షట్కోణముల ప్రక్కలందు రమ శ్రీం మాయా హ్రీం బీజాక్షరములను వ్రాసి కోణాగ్రే వారాహం హుం ఇతి మొదటి కోణమునందు వారాహ బీజమైన హుం అని తత్ బీజ అంతరాలే కామబీజం ఆ బీజముల మధ్యమునందు కామబీజమును క్లీం వ్రాసి పరితో వాక్భవం అన్ని ప్రక్కలందు వాక్బీజమును ఆయం వ్రాసి తతో వృత్తత్రయం స అష్టపత్రం అక్కడ 3 వృత్తములు వాటి ప్రతిదానికి 8 పత్రములు దళములు గీసుకొని తేషు దళేషు స్వరాన్ అష్టవర్గాన్ ప్రతిదళం మాలాం అనువర్ణ షట్కం అంతే పంచాక్షరం ఆ దళములయందు అష్టవర్గముల ఆ క చ ట త ప య స యొక్క స్వరములు ప్రతి దళమునందు 6 అక్షరముల చొప్పున మాలవలె వ్రాసుకొని చివరిలో పంచాక్షరములు వ్రాసుకొనవలెను తద్దలకపోలేష్వష్టవర్ణాన్ పునరస్తదలపద్ తేషు దళేషు నారాయణాష్టాక్షరో మంత్రః తద్దలకపోలేషు శ్రీబీజం. 3.3 యంత్రములోని అష్టదళ పద్మము. తద్దళ కపోలేషు అష్టవర్ణాన్ పునః అష్టదళ పద్మం ఆ చివర దళ కపోలమునందు అష్టవర్ణముల కొరకు మరల అష్టదళ పద్మమును చేసుకొని తేషు దళేషు నారాయణ అష్టాక్షరో మంత్రః వాటి దళములయందు నారాయణ అష్టాక్షర మంత్రము ఓం నమో నారాయణాయ లోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దళమునందు వ్రాసుకొని తద్దళ కపోలేషు శ్రీబీజం ఆ దళ కపోలములనందు శ్రీం బీజమును వ్రాసుకొనవలెను తతో వృత్తం తతో ద్వాదశ దళం తేషు దళేషు వాసుదేవద్వాదశాక్షరో మంత్రః తద్దళకపోలేష్వాదిక్షాంతాన్ 3.4 యంత్రములోని ద్వాదశదళ పద్మము తతో వృత్తం తతో ద్వాదశదళం తేషు దళేషు వాసుదేవ ద్వాదశ అక్షరో మంత్ర. అక్కడో వృత్తము దానికి 12 దళములు. ఆ దళములయందు వాసుదేవ ద్వాదశ అక్షరమంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ లోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దళమునందు వ్రాసుకొని తద్దళ కపోలేషు ఆదిక్షాంతాన్ ఆ దళ కపోలములయందు అనుండి క్ష వరకు వ్రాసుకొనవలెను. తతో వృత్తం తతః షోడశ దళం తేషు దళేషు హుం ఫట్ నతిసహితరామద్వాదశాక్షరం తద్దలకపోలేషు మాయాబీజం సర్వత్ర ప్రతికపోలం ద్విరావృత్యా హ్రం స్రం భ్రం భ్రం భ్రమం శ్రుం జం. 3.5 యంత్రములోని షోడశదళ పద్మము తతో వృత్తం తతః షోడశదళం. అక్కడ వృత్తము దానికి చుట్టూ 16 దళములు లిఖించుకొని తేషు దళేషు హూం ఫట్నతి సహిత రామద్వాదశ అక్షరం వాటి దళములమీద ద్వాదశాక్షర రామమంత్రము హుం ఫట్ నమః సహితముగా ఓం నమో భగవతే రామచంద్రాయ హుం ఫట్ నమః వ్రాసుకొని తద్దళ కపోలేషు మాయా బీజం సర్వత్ర ఆ దళ కపోలములేందు మాయా హ్రీం బీజమును అన్నిచోటలా వ్రాసుకొని ప్రతికపోలం ద్విరావృత్యా హ్రం స్రం భ్రం వ్రం అంశ్రం జం కపోలమునకు ఆవల ఒక్కొక్కటి 2 సార్లు హ్రం స్రం భ్రం వ్రం అం స్రం జం అని వ్రాసుకునవలెను. తతో వృత్తం తతో ద్వాత్రింశద్దల పద్మం తేషు దళేషు నృసింహమంత్రరాజానుష్టుభమన్ తద్దలకపోలే స్వస్తవ స్వేకాదశరుద్రద్వాదశాదిత్యమంత్ర ప్రణవాదనమోంతా చతుర్థ్యంతాః క్రమేణ తద్బహిర్వషట్కారం పరితః. 3.6 యంత్రములోని ద్వాత్రింశత్ దళ పద్మము తతో వృత్తం తతో ద్వాత్రింశత్ దళ పద్మం. అక్కడ వృత్తము దానికి 32 దళములతో పద్మము వేసి తేషు దళేషు నృసింహ మంత్రరాజ అనుష్టుభ మంత్ర దాని దళములయందు నృసింహ మంత్రరాజమగు అనుష్టుభ ఛందస్సుతో 32 అక్షరాల మంత్రమును ఒక్కో అక్షరము ఒక్కో దళముపై వ్రాసి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం తద్దళ కపోలేషు అష్టవస్వ ఏకాదశ రుద్ర ద్వాదశ ఆదిత్య మంత్రాః ప్రణవాది నమో అంతా చతుర్థ్య అంతాః క్రమేణ దాని దళ కపోలములయందు అష్టవసువుల 8 ఏకాదశ రుద్రుల 11 ద్వాదశ ఆదిత్యుల 12 మంత్రములు ఓం నమో అని మొదలుపెట్టి ఆయా అంత్యముతో వచ్చినట్లు క్రమేణ 31 దళములయందు వ్రాసుకొని తత్ బహేహ వషట్కారం పరితః చివరి 32వ దళమియందు బయట వషట్ అని చుట్టూ వ్రాసుకొనవలెను. తతో రేఖాత్రయుక్తం భూపురం ద్వాదశ దిక్షు రాస్యాదభూషితం అష్టనాగైరధిష్ఠితం చతుర్దిక్షు నారసింహ బీజం విదిక్షు వారాహ బీజం ఏతత్ సర్వాత్మకం యంత్రం సర్వకామప్రదం మోక్షప్రదం చ ఏకాక్షరాదినవాక్షరాంతానామేతద్యంత్రం భవతి తద్దసావరణాత్మకం భవతి షట్కోణమధ్యే సాంగం రాఘవం యజేత్ షట్కోణేష్వంగయః ప్రథమా వృతయః అష్టదళమూలే ఆత్మాద్యావరణం తదగ్రే వాసుదేవాద్యావరణం ద్వితీయాష్టదళమూలే ఘృష్టాద్యావరణం తదగ్రే హనుమదాద్యావరణం ద్వాదశదళేషు వసిష్ఠాద్యావరణం షోడశదళేషు నీలాద్యావరణం ద్వాత్రింశద్దలేషు ధ్రువాద్యావరణం భూపురాంతరింద్రాద్యావరణం తద్బహిర్వజ్రాద్యావరణం ఏవమభ్యర్చ్య మనం జపేత్. 3.7 యంత్రములోని ప్రతిష్టలు తతో రేఖాత్రయయుక్తం భూపురం. అక్కడ 3 రేఖలతో భూపురములు వేసుకొని ద్వాదశ దిక్షుః రాసి ఆదిభూషితం 12 రాసులు అన్ని దిక్కులందు వ్రాసుకొని అష్టనాగయః అధిష్ఠితం 8 నాగులను ప్రతిష్ఠించి చతుః దిక్షు నారసింహ బీజం 4 దిక్కులేందు నారసింహ బీజమును క్షౌం వ్రాసి విదిక్షు వారాహ బీజం మూల దిక్కులేందు ఈశాన్య ఆగ్నేయ వాయువ్య నైరుతి వారాహ బీజమును హుం వ్రాసుకొని ఏతత్ సర్వాత్మకం యంత్రం సర్వకామప్రదం మోక్షప్రదం చ ఈ విధమైన సర్వాత్మకము సూచించు యంత్రము అన్ని శుభేచ్ఛలను మయ్యు మోక్షమును ప్రసాదించునది. ఏకాక్షరాది నవాక్షర అంతానాం ఏతత్ యంత్రం భవతి ఏకాక్షర మంత్రము నుండి నవాక్షర మంత్రముల వరకు ఈ యంత్రము సూచకము అగును. తద్దశ ఆవరణాత్మకం భవతి అది దశ ఆవరణాత్మకమై ఉన్నది. షట్కోణమధ్యే సాంగం రాఘవం యజేత్. షట్కోణము మధ్యలో అంగములతో సహా రాఘవుని పూజించవలెను. షట్కోణేషు అంగయః ప్రథమ ఆవృతః. ఆరు కోణములయందు అంగములు ప్రథమ ఆవృతి. అష్టదళములే ఆత్మాది ఆవరణం. అష్టదళములమునందు ఆత్మ మొదలగునది ఆవరణము అనగా వ్యాప్తి చెంది ఉన్నది. తత్ అగ్రే హనుమదాది ఆవరణం. దాని ముందు ప్రక్క హనుమంతుడు మొదలగువారు ఆవరణము. ద్వాదశ దళేషు వశిష్ఠాది ఆవరణం. పన్నెండు దళములందు వశిష్ఠుడు మొదలగువారు ఆవరణము. షోడశ దళేషు నీలాది ఆవరణం. పదహారు దళములందు అగ్నిదేవుని అంశయైన నీలుడు మొదలగువారు ఆవరణము. ద్వాత్రింశత్ దళేషు ధ్రువాది ఆవరణం. ముప్పది రెండు దళములందు ధ్రువుడు మొదలగువారు ఆవరణము. భూపురాంతర ఇంద్రాది ఆవరణం. భూపురములలో ఇంద్రుడు మొదలగువారు ఆవరణము. తత్ బహేహ వజ్రాది ఆవరణం. దాని బయట వజ్రము మొదలగునవి ఆవరణము. ఏవం అభ్యర్చ్య మనం జపేత్. ఈ విధముగా భావించి పూజాపీఠమును యంత్రమును పూజించవలెను. అథ దశాక్షరాదిద్వాత్రింశదక్షరాంతానాం మంత్రాణాం పూజాపీఠముచ్యతే. ఆదౌ షట్కోణం. తన్మధ్యే స్వబీజం. తన్మధ్యే సాధ్యనామాని. ఏవం కామబీజవేష్టనం. తం శిష్టేన నవార్నేన వేష్టనం. షట్కోణేషు షడంగాని గ్నిశాసురవాయవ్యపూర్వపృష్ఠేషు తత్కపోలేషు శ్రీమాయే. కోణాగ్రే క్రోధం. తతో వృత్తం. తతోష్టదళం. తేషు దళేషు షట్సంఖ్యయ మాలామనువర్ణాన్. తద్దలకపోలేషు షోడశస్వరాః. తతో వృత్తం. తత్పరిత ఆదిక్షాంతం. తద్బహిర్భూపురం సాష్టసులాగ్రం. దిక్షు విదిక్షు నారసింహవారాహే. ఏతన్మహాయంత్రం. ఆధారశక్త్యాదివైష్ణవపీఠం. అంగయః ప్రథమావృతయః. మధ్యే రామం. వామభాగే సీతాం. తత్పురతః సార్గం శరం చ. అష్టదళములే హనుమదాదిద్వితీయావరణం. ఘృష్ట్యాదితృతీయావరణం. ఇంద్రాదిభిశ్చతుర్థీ. వజ్రాదిభ్యః పంచమీ. ఏతద్యంత్రారాధన. పూర్వకం దశాక్షరాదిమంత్రం జపేత్. ఇతి రామరహస్యోపనిషది తృతీయోధ్యాయః. మూడు మూడు పాయింట్ ఎనిమిది ఇతర రామమంత్ర పూజాపీఠములు. అథ దశ అక్షరాది ద్వాత్రింశత్ అక్షరాంతానాం మంత్రాణాం పూజాపీఠం ఉచ్యతే. ఇప్పుడు పది అక్షరాల మంత్రముల నుండి ముప్పది రెండు అక్షరాల మంత్రముల వరకు పూజాపీఠము చెప్పబడును. ఆదౌ షట్కోణం. తత్మధ్యే స్వబీజం. తత్మధ్యే సాధ్యనామాని. మొట్టమొదట ఒక షట్కోణము లిఖించి దాని మధ్యలో స్వబీజము రామ్ వ్రాసి దాని మధ్య సాధ్యనామాలు. ఏవం కామబీజవేష్టనం. తతః శిష్టేన నవార్నేన వేష్టనం. దాని చుట్టూ కామబీజముతో క్లీం వ్రాసి మిగిలిన తొమ్మిది అక్షరములు చుట్టూ రాసి. షట్కోణేషు షట్ అంగాని అగ్ని ఈశాసుర వాయువ్య పూర్వ పృష్ఠేషు షట్కోణములు యందు అనగా ఆగ్నేయము ఈశాన్యము నైరుతి వాయువ్యము తూర్పు పశ్చిమల వైపు ఆరు అంగములు వ్రాసి. తత్కపోలేషు శ్రీమాయే కోణాగ్రే క్రోధం. వాటి కపోలములయందు శ్రీం మాయ హ్రీం బీజములు ముందు ప్రక్క కోణములందు క్రోధ బీజము హుం వ్రాసి. తతో వృత్తం. తతో అష్టదళం. తేషు దళేషు షట్ సంఖ్యయ మాలాం అనువర్ణాన్. అక్కడ ఒక వృత్తము గీసి దానికి ఎనిమిది దళములు వేసి ఆ దళములయందు ఆరు అక్షరముల చొప్పున మూలను క్రమముగా రాసి. తత్ దళ కపోలేషు షోడశ స్వరాః. ఆ దళములయందు పదహారు స్వరములు అచ్చులు వ్రాసుకునవలెను. తతో వృత్తం. తత్ అర్పిత ఆదిక్షాంతం. ఆ ఆది అక్ష అంతం. అక్కడ మరో వృత్తము దాని చుట్టూ అనుండి క్ష వరకు అక్షరములు. తత్ బహేహ భూపురం స అష్టశూలాగ్రం. దాని బయట భూపురములందు ద్వారములందు ఎనిమిది శూలాగ్రములందు శూలము వలె ఏర్పడిన ప్రదేశములందు దిక్షు విదిక్షు తూర్పు దక్షిణము పడమర ఉత్తర దిక్కులందు మయ్యు ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈశాన్య విదిక్కులందు నారసింహ వారాహే నారసింహ బీజము క్ష్రౌం మయ్యు వారాహ బీజము హుం లిఖించవలెను. ఏతత్ మహాయంత్రం ఆధారశక్త్యాది వైష్ణవ పీఠం. ఇదే మహాయంత్రము ఆధారశక్తి మూలము వైష్ణవ పీఠము. అంగేహ ప్రథమ ఆవృతయః. మధ్యే రామం. వామభాగే సీతాం. దీనికి అంగములే ప్రథమ ఆవృతి. మధ్యలో రాముడు. ఎడమ భాగమందు సీతయు. తత్పురతః సాంగం శరం చ. వారి ఎదుట ధనుర్బాణములు. అష్టదళ మూలే హనుమదాది ద్వితీయ ఆవరణం. అష్టదళ మూలమునందు హనుమ మొదలగువారు రెండవ ఆవరణం. సృష్ట్యాది తృతీయ ఆవరణం, ఇంద్రాదిభ్యః చతుర్థి, వజ్రాదిభ్యః పంచమి. సృష్టికి మూలమైనది మూడవ ఆవరణం, ఇంద్రుడు మొదలైన దేవతలు నాలుగవ ఆవరణం, వజ్రము మొదలైనవి ఐదవ ఆవరణం. ఏతత్ యంత్ర ఆరాధన పూర్వకం దశాక్షరాది మంత్రం జపేత్. అటువంటి ఈ యంత్రమును పది అక్షరముల మంత్రము మొదలగు రామమంత్రములతో జపము చేస్తూ ఆరాధన చేయవలెను. నాలుగవ అధ్యాయము గ్రామమంత్ర జపముకు ఏర్పాటు విధి. సనకాద్యా మునియో హనుమంతం పప్రచ్యుః శ్రీరామమంత్రాణాం పురశ్చరణ విధమను బృహైతి. హనుమాన్ హోవాచ: నిత్యం త్రిశ్రవణ స్నాయి పయోముల ఫలాదిభుక్ అథవా పాయసహారో హవిష్యాన్నాద ఏవ వా ఒకటి షడ్సశ్చ పరిత్యక్తః స్వాస్యముక్త విధిం చరణ్. వనితాదిషు వాకర్మ మనోభీర్ని స్పృహ శుచ్యః. రెండు భూమిసాయి బ్రహ్మచారి నిష్కామో గురుభక్తిమాన్ స్నానపూజా జపధ్యాన హోమతర్పణ తత్పర. మూడు గురుపదిష్టమార్గేణ ధ్యాయన్ రామమనన్యధి సూర్యేందుగురుదిపాదిగో బ్రాహ్మణ సమీపత. నాలుగు శ్రీరామ సన్నిధౌ మౌని మంత్రార్థమనుచింతయన్ వ్యాఘ్రచర్మాసనే స్థిత్వా స్వస్తికాద్యాసన క్రమాత్. ఐదు తులసి పరిజాత శ్రీవృక్షములాదిక స్థలే పద్మాక్ష తులసి కాష్ఠరుద్రాక్షకృతమాలయ. ఆరు మాతృకామాలయ మంత్రీ మనసైవ మనం జపేత్ అభ్యర్చ్య వైష్ణవే పీఠే జపేదక్షరలక్షకం. ఏడు తర్పయేత్తద్దశాంసేన పాయసాత్తద్దశాంసత జుహ్యాద్గోఘృతేనైవ భోజయేత్తద్దశాంసత. ఎనిమిది తతః పుష్పాంజలిం మూలమంత్రేణ విధివచ్చరేత్ తతః సిద్ధమనుర్భూత్వా జీవన్ముక్తో భవేన్మునయః. తొమ్మిది అణిమాదిర్భజత్యేనం యూనం వరవధూరివ ఐహికేషు చ కార్యేషు మహాపత్సు చ సర్వదా. పది నైవ యోజ్యో రామమంత్రః కేవలం మోక్షసాధకః ఐహికే సమనుప్రాప్తే మాం స్మరేద్రామసేవకం. పదకొండు యో రామం సంస్మరే నిత్యం భక్త్యా మనుపరాయణః తస్యాహమిష్టసంసిద్ధ్యై దీక్షితోస్మి మునీశ్వరాః. పన్నెండు వాంఛితార్థం ప్రదాస్యామి భక్తానాం రాఘవస్యతు సర్వథా జాగరుకోస్మి రామకార్యధురంధర. పదమూడు ఇతి రామరహస్యోపనిషది చతుర్థోధ్యాయః. నాలుగు నాలుగు పాయింట్ ఒకటి శ్రీరామ మంత్రముల పురశ్చరణ అనగా ఏర్పాటు విధి విధానములు. సనకాద్యా మునియో హనుమంతం పప్రచ్యుః సనకుడు మొదలైన మునులు హనుమంతుని పరిప్రశ్నించెను. శ్రీరామ మంత్రాణాం పురశ్చరణ విధిం అనుబ్రూహి ఇతి. శ్రీరామ మంత్రముల యొక్క జపముకు ఏర్పాటు విధిని చెప్పుము. హనుమాన్ హౌవచ: హనుమంతుడు ఈ విధముగా చెప్పెను. నిత్యం త్రిశవణ స్నాయి పయో మూలఫలాది భుక్ నిత్యము మూడు వేళలా స్నానము చేసి పాలు కందములములు ఫలములు భుజించవలేను. అథవా పాయస ఆహారో హవిష్యాన్నాద ఏవవా లేదా పాయస ఆహారమును హవిష్యాన్నమును భుజించవలేను. షట్ రసయః చ పరిత్యక్తః స్వ ఆశ్రమ ఉక్త విధిం చరణ్. ఆరు రుచులను ఉప్పు పులుపు కారము తీపి వగరు చేదు పరిత్యజించవలేను. ఉన్న ఆశ్రమములో చెప్పబడిన విధిని ఆచరించవలేను. వనితాదిషు వాక్కర్మ మనోభ్యః న స్పృహః శుచ్యః స్త్రీ మొదలైన భోగములందు మనోవాక్కాయములచే స్పృహలేనివాడే శుచుడే ఉండవలేను. భూమిసాయి బ్రహ్మచారి నిష్కామో గురుభక్తిమాన్ భూసేనము చేయుచు బ్రహ్మచారియే నిష్కాముడై గురువుయందు భక్తి కలిగినవాడే. స్నానపూజా జపధ్యాన హోమతర్పణ తత్పరః స్నానము పూజ జపము ధ్యానము హోమము తర్పణ విషయములందు శ్రద్ధ కలిగినవాడే. గురు ఉపదిష్ట మార్గేణ ధ్యాయన్ రామం అనన్యా ధియః. గురువు ఉపదేశించిన మార్గములో శ్రీరాముడిని అనన్య బుద్ధితో ధ్యానిస్తూ ఉండవలేను. సూర్యేందుగురుదిపాది గో బ్రాహ్మణ సమీపతః శ్రీరామ సన్నిధౌ మోని మంత్రార్థం అనుచింతయన్. సూర్యుడు చంద్రుడు గురువు దీపము గోవు బ్రాహ్మణ సమీపమునందు శ్రీరామ ఆలయమునందు మౌనముగా రామ మంత్రార్థమును బాగుగా చింతించుచుండవలెను. వ్యాఘ్రచర్మ ఆసనే స్థిత్వా స్వస్తికాది ఆసన క్రమాత్ పులిచర్మముపై సుఖాసీనుడై స్థరముగా కూర్చుని స్వస్తిక మొదలైన యోగాసనములు క్రమముగా వేయవలేను. తులసి పారిజాత శ్రీవృక్షములాదిక స్థలే పద్మాక్ష తులసి కాష్ఠ రుద్రాక్ష వృతమాలయ. తులసి తామర ఉసరిక వృక్షముల మొదలున కూర్చుని పద్మాక్ష తులసి చెక్కలు రుద్రాక్షలతో చుట్టిన మాలతో మాతృకా మాలయ మంత్రి మనసైవ మనం జపేత్ అభ్యర్చ్య వైష్ణవే పీఠే జపేత్ అక్షరలక్షకం. మాతృకామాల అక్షరమాల మంత్రములు మనస్సు ఎందు జపిస్తూ వైష్ణవ పీఠమును అర్చించి అక్షరలక్ష జపించవలెను. తర్పయే తద్దశాంసేన పయసాత్ అక్షరమాల అక్షరలక్ష జపములో పదవ అంశను పాలతో తర్పణము చేస్తూ చేయవలేను. తద్దశాంశతః జుహ్యాత్ గో ఘృతేన ఏవ దానిలో అక్షరమాల అక్షరలక్ష జపములో మరొక పదవ అంశను నెయ్యితో హోమము చేస్తూ చేయవలేను. భోజయే తద్దశాంశతః అందులో అక్షరమాల అక్షరలక్ష జపములో మరొక పదవ అంశను ప్రసాదము భోజనము పెట్టుచూ చేయవలేను. తతః పుష్పాంజలిం మూలమంత్రేణ విధివత్ చరేత్ రామ మూలమంత్రముతో విధిని అనుసరించి మిగిలిన జపము చేయుచు పుష్పములు సమర్పించవలేను. తతః సిద్ధమనః భూత్వా జీవన్ముక్తో భవేత్ మునియః ఆ రీతిగా చేయగా సిద్ధిని పొంది జీవన్ముక్తుడు ముని అగును. అనిమాదః భజతి ఏనం యూనం వరవధూహ ఇవ అణిమ మొదలైన యోగ అష్టసిద్ధులు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈసత్వము వసిత్వము వరుణి వధూ వరించినట్లుగా లభించును. ఏహికేషు చ కార్యేషు మహాపత్సు చ సర్వదా నైవ యోజ్యో రామమంత్రః కేవలం మోక్షసాధకః. ఐహిక కార్యములు సిద్ధించుట కొరకు మయ్యు మహావిపత్తులయందు ఉపయోగించకూడదు. ఈ రామమంత్రము కేవలము మోక్షసాధకము. ఏహికే సమనుప్రాప్తే మాం స్మరేత్ రామసేవకం. ఐహిక సాధ్యములు పొందుట కొరకు రామసేవకుడైన నన్ను హనుమంతుని స్మరించవలెను. యో రామం సంస్మరేత్ నిత్యం భక్త్యా మనుపరాయణః. ఎవరైతే రాముని నిత్యము అనన్య భక్తితో సంస్మరించెదరో తస్య అహం ఇష్ట సంసిద్ధ్యై దీక్షితో అస్మి. వారికి నేను కోరికలు సిద్ధింపచేయుటకు దీక్షాబద్ధుడనే ఉన్నాను. మునీశ్వరాః వాంఛితార్థం ప్రదాస్యామి భక్తానాం రాఘవస్యతు. ఓ మునీశ్వరులారా, రాఘవుని భక్తులకు వాంఛితార్థములు ప్రసాదిస్తాను. సర్వథా జాగరుకో అస్మి రామకార్య ధురంధరః ఇతి. ఎల్లప్పుడూ జాగరుకుడనే రామకార్య ధురంధరుడనే నేను హనుమంతుడను ఉన్నాను. 5వ అధ్యాయము రామమంత్రార్థము ఫలశ్రుతి. సనకాద్య మునియో హనుమంతం పప్రచ్యుః శ్రీరామమంత్రార్థమను బృహైతి హనుమాన్ హోవాచ. సర్వేషు రామమంత్రేషు మంత్రరాజః షడక్షరః. ఏకధాయ ద్విధా త్రేధా చతుర్ధా పంచధా తథా ఒకటి షట్సప్తధాష్టధా చైవ బహుధాయం వ్యవస్థితః. షడక్షరస్య మాహాత్మ్యం శివో జానాతి తత్వతః. రెండు శ్రీరామమంత్రరాజస్య సమ్యగర్థోయముచ్యతే నారాయణాష్టాక్షరే చ శివపంచాక్షరే తథా సార్ధకాణద్వయం రామో రమంతే యత్ర యోగినః రకారో వహ్నివచనః ప్రకాశః పర్యవస్యతి. మూడు సచ్చిదానందరూపవస్య పరమాత్మార్థ ఉచ్యతే వ్యంజనం నిష్కలం బ్రహ్మ ప్రాణౌ మాయేతి చ స్వరః. నాలుగు వ్యంజనేహ స్వర సంయోగం విద్ధి తత్ప్రాణయోజనం రేఫో జ్యోతిర్మయే తస్మాత్ కృతమాకరయోజనం. ఐదు మకారోభ్యుదయార్థత్వాత్ స మాయేతి చ కీర్త్యతే సోయం బీజం స్వకం యస్మాత్ సమాయం బ్రహ్మ చోచ్యతే. ఆరు సబిందుః సోపి పురుషః శివసూర్యేంద్రుపవాన్ జ్యోతిస్తస్య శిఖారూపం నాదః సప్రకృతిర్మతః. ఏడు ప్రకృతః పురుషశ్చోభౌ సమాయద్రమణ స్మృతౌ బిందునాదాత్మకం బీజం వహ్నిసోమకలాత్మకం. ఎనిమిది అగ్నిశోమాత్మకం రూపం రామబీజే ప్రతిష్ఠితం. 5.1 శ్రీరామ మంత్రార్థము. సనకాద్యా మునియో హనుమంతం పప్రచ్యుః శ్రీరామ మంత్రార్థం అనుబ్రూహి ఇతి. సనకుడు మొదలైన మునులు హనుమంతుని పరిప్రశ్నించెను. శ్రీరామ మంత్రార్థమును చెప్పుము. హనుమాన్ హౌవచ. హనుమంతుడు ఈ విధముగా చెప్పెను. సర్వేషు రామ మంత్రేషు మంత్రరాజః షడక్షరః. సర్వరామమంత్రములలో మంత్రరాజము వంటిది షడక్షరమంత్రము. రామ షట్ అక్షర మంత్రములు. ఒకటి రామ్ రామాయ నమః. రెండు క్లీం రామాయ నమః. మూడు హ్రీం రామాయ నమః. నాలుగు ఐం రామాయ నమః. ఐదు శ్రీం రామాయ నమః. ఆరు ఓం రామాయ నమః. ఏకధా చద్విధా త్రేధా చతుర్ధా పంచధా తథా షట్ సప్తధా అష్టధా చ ఏవ బహుధా అయం వ్యవస్థితః. ఈ షడక్షర మంత్రము ఒకటిగను రెండుగను మూడుగను నాలుగుగను ఐదుగను ఆరుగను ఏడుగను ఎనిమిదిగను మయ్యు అనేక విధములుగా ఉన్నది. అనగా అక్షరమాలతో అనండిక్షవరకు ఆదిబీజాక్షరములతో రామ్ క్లీం హ్రీం ఐం శ్రీం ఓం కలిపి రామాయణ మహామంత్రములు అనేక విధములుగా పునశ్చీకరణము రిపీటెడ్ కాంబినేషన్స్ చేసుకొనవచ్చును. డొట్ షడక్షరస్య మాహాత్మ్యం శివో జానాతి తత్పరః రామ షడక్షరమంత్రము యొక్క మహత్యము పరిపూర్ణముగా శివునికే తెలియును. శ్రీరామమంత్రరాజస్య సమ్యక్ అర్థో అయం ఉచ్యతే. శ్రీరామమంత్రరాజము యొక్క సమగ్ర అర్థము ఈ విధముగా చెప్పబడెను. నారాయణ అష్టాక్షరే చ శివ పంచాక్షరే తథాస అర్థకారణద్వయం రామో రామంతే యత్ర యోగినః నారాయణ అష్టాక్షరములో ఓం నారాయణాయ నమః యందు రా మయ్యు శివ పంచాక్షరములో ఓం నమః శివాయ యందు మ ప్రాణ బీజ అక్షరములు రెండు కలిసిన రామ మంత్రము ఎక్కడ యోగులు రమించుచున్నారో అదే మంత్రార్థము. రకారో వహ్నివచనః ప్రకాశః పర్యవస్యతి సచ్చిదానందరూపో అస్య పరమాత్మార్థ ఉచ్యతే. రకారము అగ్నిబీజాక్షరము జ్ఞానము ఇచ్చున్నది. ఈ రామమంత్రము సచ్చిత్ ఆనందరూపమైన పరమాత్మ అర్థమును సూచిస్తున్నది. వ్యంజనం నిష్కళం బ్రహ్మ ప్రాణో మాయ ఇతి చ స్వరః వ్యంజనేహ స్వర సంయోగం విద్ధి తత్ ప్రాణయోజనం. నిష్కళ బ్రహ్మము ప్రాణము మాయ స్వరము సూచించుచున్నది, స్వర సంయోగమును సూచించున్నది. అది ప్రాణశక్తికి జననస్థానముగా తెలుసుకొనుము. రేఫే జ్యోతిర్మయ తస్మాత్ కృతం ఆకారయోజనం. రకారము జ్యోతిర్మయము అగ్ని బీజాక్షరము కావున దానికి ఆత్కారము ప్రాణము జననస్థానముగా కూర్చబడినది. మకారో అభ్యుదయ అర్థత్వాత్ స మాయైతి చక్కీర్త్యతే. మకారము ఉదయించుట అనే అర్థము వలన అది మాయ అని కూడా కీర్తింపబడుచున్నది. అనగా అవ్యక్తమైన చైతన్య ఆత్మయందు కారముయందు ఆకారము ప్రాణం మయ్యు మూర్తము వ్యక్తమగుట దానికి మాయ అని నిర్దేశింపబడుచున్నది. సో అయం బీజం స్వకం యస్మాత్ సమాయం బ్రహ్మచ ఉచ్యతే. కావున ఈ రామమంత్ర శబ్దబీజము స్వకీయమైన మాయతో కూడుకున్న పరబ్రహ్మము అని చెప్పబడుతున్నది. స బిందు సహ అపి పురుషః శివః సూర్య ఇందు రూపవాన్ జ్యోతిః తస్య శిఖా రూపం నాదః సహ ప్రకృతిః మతః. ఆ రామమంత్రార్థమే బిందువు, అదే పురుషుడు కూడా, అదే శివుడు, సూర్య చంద్ర జ్యోతి రూపుడు. దాని యొక్క శిఖా రూపము నాదము, అదే ప్రకృతి అని అర్థము చేసుకొనవలెను. ప్రకృతః పురుషః చ శోభమాయా బ్రహ్మణః స్మృతౌ. ప్రకృతి పురుషులు రెండు మాయాశోభితములే బ్రహ్మమునందు కల్పించబడినాయి. బిందునాదాత్మకం బీజం వహ్ని సోమ కళాత్మకం. బిందునాదాత్మకమైన బీజము వహ్ని సోమ కళాత్మకమైనది. అగ్నిసోమాత్మకం రూపం రామబీజే ప్రతిష్ఠితం. అగ్ని సోమాత్మక రూపము రామబీజమునందే ప్రతిష్ఠితమై ఉన్నది. యథైవ వటబీజస్థః ప్రాకృతశ్చ మహాద్రుమః తొమ్మిది తథైవ రామబీజస్థం జగదేతచ్చరాచరం. బీజోక్తముభయార్థత్వం రామనామని దృశ్యతే. పది బీజం మాయావి నిర్ముక్తం పరం బ్రహ్మేతి కీర్త్యతే. ముక్తిదం సాధకానాం చ మకారో ముక్తిదో మతః. పదకొండు మారుపత్వాదతో రామో భుక్తిముక్తిఫలప్రద. ఆద్యోర తత్పదార్థః శ్యామకరస్త్వం పదార్థవాన్. పన్నెండు తయోః సంయోజనంసిత్యర్థే తత్వవిదో విదుః. నమస్త్వమర్థో విజ్ఞేయో రామస్తత్పదముచ్యతే. పదమూడు అసిత్యర్థే చతుర్థీ సాదేవం మంత్రేషు యోజయేత్. తత్వమస్యాదివాక్యం తు కేవలం ముక్తిదం యతః. పద్నాలుగు భుక్తిముక్తిప్రదం చైతత్తస్మాదప్యతిరిచ్యతే. ఐదు పాయింట్ రెండు వేదాంత మహావాక్య సమానము. యథా ఏవ వట బీజస్థః ప్రాకృతః చ మహాద్రుమః. ఏ విధంగా అయితే వట బీజమునందు ప్రకృతిపరమైన మహావట వృక్షము అవ్యక్తరూపముగా ఉన్నదో, తథా ఏవ రామబీజస్థం జగత్ ఏతచ్చర అచరం. అదేవిధంగా రామ బీజమునందు ఈ చరాచరమైన జగత్ అంతాస్థితి కలిగి ఉన్నది. బీజ ఉక్తం ఉభయ అర్థత్వం రామనామాని దృశ్యతే. బీజములు చెప్పిన రెండు అర్థములు రామనామములందు కనిపించుచున్నవి. బీజం మాయా వినిర్ముక్తం పరబ్రహ్మ ఇతి కీర్త్యతే. రామ బీజము మాయాతీతమైన పరబ్రహ్మము అని కీర్తించబడుచున్నది. ముక్తిదం సాధకానాం చ మకారో ముక్తిదో మతః. రామ బీజము సాధకులకు మోక్షప్రదము మరియు మకారము ముక్తిదాయకము అని తెలుసుకునవలెను. మారుపత్వాత్ అతో రామో భుక్తి ముక్తి ఫలప్రదః. లక్ష్మీస్వరూపమైన రామ బీజము భుక్తి ముక్తి ఇహ పర ఫలములు ఇచ్చునది. ఆద్యోరా తత్పదార్థః స్యాత్ మకారహత్వం పదార్థవాన్. తయోః సంయోజనం అసి ఇతి అర్థే తత్వవిదో విద్రుహ. మొట్టమొదట రా అను బీజాక్షరము తత్పద అర్థమునకు సూచకము. తరువాత మాకారముత్వం పద అర్థము అగును. ఆ రెండిటి కలయిక అసి అనే అర్థముతో తత్వం అసి అనే మహావాక్యార్థముగా తత్వవిధులు తెలుసుకొనుచున్నారు. రామతత్వం అసి అదియే ఆ పరబ్రహ్మమే నీవు అయున్నావు. నమహత్వం అర్థో విజ్ఞేయో రామః తత్పదం ఉచ్యతే అసి ఇతి అర్థే చతుర్థీ సాత్ ఏవం మంత్రేషు యోజయేత్. రామాయ నమః అను షడక్షర మంత్రములో నమః అనునది త్వం అర్థమును రామః అనునది తత్ అను అర్థమును సూచించినట్లుగా గ్రహించవలెను. చతుర్థీ విభక్తి అయిన ఆయా అనునది అసి అని మంత్రమునందు అర్థము తెలుసుకొనవలెను. తత్వమస్యాది వాక్యం తు కేవలం ముక్తిదమ్యతః తత్వం అసి మొదలైన మహావాక్యములు కేవలము ముక్తిని ఇచ్చినవి. భుక్తి ముక్తి ప్రదం చ ఏతత్ తస్మాత్ అపి అతిరిచ్యతే భుక్తిని ముక్తిని కూడా ఇచ్చునది. కావున ఈ రామమంత్రము పరమశ్రేష్టము. మనుష్వేతేషు సర్వేషామధికారోస్తి దేహినాం 15 ముముక్షూణాం విరక్తానాం తథా చాశ్రమవాసిన ప్రణవత్వాత్ సదా ధ్యేయో యతీనాం చ విశేషతః. రామమంత్రార్థవిజ్ఞాని జీవన్ముక్తో న సంశేహ. 16 య ఇమాముపనిషదమధితే సోగ్నిపుతో భవతి సవాయుపుతో భవతి సురాపానాత్పుతో భవతి స్వర్ణస్థేయాత్పుతో భవతి బ్రహ్మహత్యాపుతో భవతి స రామమంత్రాణం కూతపురశ్చరణో రామచంద్రో భవతి తదేతదృచాభ్యుక్తం సదా రామోహమస్మీతి తత్వతః ప్రవదంతి యే నతే సంసారినో నూనం రామ ఏవ న సంశేహ. ఓం సత్యమిత్యుపనిషత్. ఇది శ్రీరామరహస్యోపనిషత్ సమాప్త. 5.3 ఫలశ్రుతి. మనుషు ఏతేషు సర్వేషాం అధికారో అస్తి దేహినాం ముముక్షూణాం విరక్తానాం తథా చ ఆశ్రమవాసినాం ప్రణవత్వాత్ సదా ధ్యేయో యతీనాం చ విశేషతః. మనుషులు అందరికీ రామమంత్రము జపించుటకు రాముని ఉపాసించుటకు అధికారము కలదు. దేహధారులకు ముముక్షువులకు విరక్తులకు మయ్యు అన్ని ఆశ్రమవాసులకు విశేషించి యతీశ్వరులకు ప్రణవ సమానము అగుట వలన ఎల్లప్పుడూ రామమంత్రము ధ్యానింపతగనది. రామమంత్రార్థ విజ్ఞాని జీవన్ముక్తో న సంశేహ. రామమంత్రార్థమును అనుభవపూర్వకముగా తెలుసుకున్న విజ్ఞాని జీవన్ముక్తుడే అగును, ఇందు సంశయము లేదు. య ఇమాం ఉపనిషదం అధితే సో అగ్నిపుతో భవతి సవాయుపుతో భవతి సురాపానాత్ పూతో భవతి స్వర్ణస్థేయాత్ పూతో భవతి బ్రహ్మహత్యాత్ పూతో భవతి. ఎవరైతే ఈ ఉపనిషత్తు అధ్యయనం చేస్తారో వారు అగ్నిపుతులు అగుదురు, వారు వాయుపుతులగుదురు, సురాపానము చేసిన పాపము నుండి విముక్తులగుదురు, స్వర్ణము దొంగతనము చేసిన పాపము నుండి విముక్తులగుదురు, బ్రహ్మహత్యా పాపము నుండి విముక్తులగుదురు. స రామమంత్రాణం కూతపురశ్చరణో రామచంద్రో భవతి తత్ ఏతత్ రుచాభి ఉక్తం. ఈ ఉపనిషత్తులో చెప్పబడిన రామమంత్రములను పురశ్చరణ చేసినచోవారు రాముడే అగును. ఇదే విషయము రొక్కులు వేదములు చెప్పుచున్నవి. సదా రామో అహం అస్మి ఇతి తత్వతః ప్రవదంతి యే నతే సంసారినో నూనం రామ ఏవ న సంశేహ. ఎల్లప్పుడూ నేనే రాముడిని అని తాత్వికముగా ఎవరు భావించుచున్నారో వారు ఇక సంసారులు కారు. అప్పుడు రాముడే అగుదురు, ఇందులో సంశయము లేదు. ఓం సత్యం ఇతి ఉపనిషత్. ఓం సత్యం ఇది రామరహస్య ఉపనిషత్తు.